அஸ்மத்குருப்பியோ நம, அஸ்மத் பரமகுருப்பியோ நம, அஸ்மத் சர்வகுருப்பியோ நம, ஸ்ரீமதே ராமானுஜாய நம, ஸ்ரீமதே ஷடகோபாய நம, பக்தாம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகதம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். అయోధ్యలో భక్తులతో భాగవతులతో పరివార సమేతంగా వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆధారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ షఠారి వేదం తిరువాయిమళి మొదటి శతకంలో మూడవ దశకంలో ఐదవ పాసురం నిన్న కొంత చెప్పుకున్నాం. లోకంలో ఎందరో ఎన్నో విషయాలు చెప్పారు. తేలిక ఏమిటయ్యానంటే ఇతరులకు చెప్పటమే తేలిక, తాను ఆచరించటము కష్టము. అయితే అందరూ ఇలాగే ఉంటారా అంటే కాదు, వాళ్ళందరూ కూడా ఆచరించినటువంటి మహానుభావులే, ఋషులు ఇంద్రియములను జయించి కేవలము లోకం కోసం చెప్పారు. అలాగే ఇంకా చాలామంది చెప్పారు, మరికొందరు మాత్రం ఎప్పుడు అసలుకి నకిలీ ఉన్నట్టుగా వాళ్ళు మాత్రం ఆచరించకుండా ఇతరులను మోసం చేస్తూ ఉంటారు. వీరిని విప్రలంభకులు అంటారు. శ్రీనాథుడు కూడా చెబుతాడు వీరిని గురించి చాలా గొప్పగా, తారు నిర్ధనులయ్యుండి ఇతరులను ధనవంతులను చేయు విప్రలంభకులు ఓలే. వారికేమో ధనమేమి ఉండదట, ఇతరులని రే నువ్వు నీకు ఆ పరుసవేది నేర్పుతా, ఇక ఆకు రసము పిండితే ఇనుము మీద పిండే అనుకో బంగారం అయిపోతుంది అని చెబుతూ ఉంటారట. చాలామంది ఇంకా నమ్మేవాళ్ళు ఉన్నారట్లా, ఏయో పరుసవేదులు ఉంటాయని, అలాగే పసరు పిండితే బంగారం అవుతుంది అని. వీళ్ళందరూ మోసగాళ్ళని ఎప్పుడో చెప్పాడు శ్రీనాథుడు, ఎప్పుడో ఇంకా ముందు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. వారిని విప్రలంభకులు అంటారు. విప్రలంభకులు అని అంటే ఇతరులను మోసం చేయటమే. ఇంకా మరికొంతమంది చెప్పేటప్పుడు ఒకటి చెప్పాలి అనుకొని మరొకటి చెబుతూ ఉంటారు, దానిని ప్రమాదము అంటారు. ప్రమాదవశాత్తు చెబుతూనే ఉంటారు చాలామంది అలా. అలాగే మరికొంతమందికి ఏమిటనంటే ఉన్నది ఒకటైతే మరొక దానిలాగా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా తాడును చూసి పాము అనుకున్నట్లుగా, దీన్ని భ్రమ అంటారు, భ్రాంతి భ్రమ. ఇంకా కొంతమంది వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు ఇట్లా వారి కొన్ని కొన్ని పీఠాలు ఉంటాయి, మరి వారు పీఠాధిపతులు అవుతూ ఉంటారు, కానీ చెప్పాలి అని అంటే వారికి ఏం తెలియదు, అశక్తులు అంటారు వాళ్ళని. అయినా సరే చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారట లోకంలో. భ్రమ, ప్రమాదము, విప్రలంభము, అశక్తత, ఈ దోషాలు ఉండకూడదు చెప్పేవారిలో. అది నిజము అనిపించాలంటే మరి ఇవి లేకుండా ఉండాలి అని అంటే అవి తెలుసుకోవటానికి మనకి కూడా జ్ఞానం ఉంటే, కానీ అవి అవునో కాదో తెలియదు. మరి అలాంటిది ఒకవేళ మనకి జ్ఞానము లేదనుకోండి, అప్పుడేం చేయాలి అని అంటే మనము కొంతమందిని గట్టిగా నమ్ముతాము, గట్టిగా నమ్ముతాము. ఆ నమ్మినటువంటి వారు మనకి ఆప్తులు అంటారు. ఇప్పుడు సామాన్యంగా తల్లి, తండ్రి, గురువు ఇట్లాంటి వారిని మనము ఆప్తులుగా నమ్ముతాం, స్నేహితులు. వీరిలో మోసాలు తల్లి చేయదు దాదాపుగా. కుపుత్రో జాయేత కుమాత నభవతి అన్నారు ఆదిశంకరుల వారు. చెడ్డ కొడుకు పుడితే పుట్టొచ్చేమో కానీ చెడ్డ తల్లి పుట్టదు అంటాడు ఆయన. అలాగే ఇంకా తండ్రి కానీ ఒక్కొక్క చోట ఉంటే ఉండొచ్చు, కద్రువు లాంటి నా ఆ మాతలు జనమేజయుడు సర్పయాగంలో బడి సావండిరా అని తిట్టింది పిల్లల్ని, ఏది ఆ తోకకు చుట్టుకోండిరా అని చెప్తుంది వినత కద్రువ అప్పచెల్లెళ్ళు. వారు సముద్ర తీరానికి, అప్పచెల్లెళ్ళు కాదు సవతులు, సముద్ర తీరానికి వెళ్తే అక్కడ ఒక తెల్లని గుర్రం కనిపిస్తే వినత అంది, చూసావా అక్క ఎంత తెల్లగా ఉన్నదో మహాపురుషుని కీర్తిలాగా అని. అదేంటమ్మాయి దాని తోక నల్లగా ఉంది అంది ఈవిడ. అంటే ఒప్పుకోలేకన్నమాట సవతి మాటని, ఏదో ఒక రకంగా ఆరోపణ చేయాలి అని. కాదు అంది ఆవిడ, అవును కాదు పందాలు వేసుకున్నారు. ఓడిపోయిన వాళ్ళు దాస్యం చేయాలి అని గెలిచిన వాళ్ళకి పొద్దుగోగిపోయింది వచ్చేశారు. దీనికి చాలామంది బిడ్డలు ఈ కద్రువ నాగులు వాళ్ళందరూ పాములు నల్లగా ఉంటారు, ఒరే పోయి ఒకడు ఆ తోకను చుట్టుకోండి రా అన్నది. వాడు వినలేదు వాళ్ళు ఎవరును. ఇంత మోసమా ఏంటి చేయమనంటే రాబోయే కాలంలో జనమేజయుడనే చక్రవర్తి చేసే సర్పయాగంలో పడి చావుండని తిట్టింది. మరి ఇలా తల్లి కూడా ఉంటుంది కదా, ఉండవచ్చు మరి ఒక్కొక్క చోట, అందరూ అలా ఉంటారని లేదు. అలాగే తండ్రులు చెప్పలేము. హిరణ్యకశిపుడే చంపడానికి పూనుకున్నాడు కొడుకుని. ఇద్దరూ కలిస్తే సునశేఖుడు అనేవాడిని ఒకటి అమ్మేశారు అంబరీషుడికి. ఇలా చూస్తే లోకం మీద ఎందరో అందరూ కూడా ఒకరిని ఒకరు నమ్మటానికి వీలు లేనటువంటి వారు. ఆ సమయంలో మరి ఎవరండి అసలు ఆప్తులు అని అంటే, అందుకే చాలా కష్టము అన్నమాట వారిని తెలుసుకోవటం. చెబుతుంటారు పాపం ఏదో ఆప్తులు చెప్పారు, వేదవాక్యాలు మనది వైదిక మార్గం అంటుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా ఒకటే గ్రహించండి, అంతా సమానము అనేది ఏమిటంటే పుట్టుకతో మానవులందరూ సమానులే. అలా చెబితే దాన్ని ఒప్పుకోండి. మళ్ళీ గుడ్డిగా ఏమీ లేదు అనేటటువంటిది కాదు, అక్కడ ఏమీ లేకపోవటం కాదు, అంతా ఉంది. ఎవరికి ఏది అలవాటు అయితే ఆ పని చేసుకుని వాడు బ్రతుకుతాడు. ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకు చదివారు, ఇంటర్మీడియట్కి వచ్చారు. ఆ ఇంటర్మీడియట్లో టెన్త్ క్లాస్లో వీళ్ళందరూ సమానులే, కానీ గ్రూపులు తీసుకునేటప్పటికి వీళ్ళు వేరు వేరు అయిపోతారు. ఏ గ్రూపు తీసుకుని ఇంటర్మీడియట్లో వాళ్ళు చదువుకుంటూ ఉంటారో ఎన్నో ఉన్నాయి కదా, వేరు వేరు అయిపోతారు. మళ్ళీ వాళ్ళందరూ సమానమే అంటే కుదురుతుందా? కుదరదు. అలాగే తీసుకోవటానికి అందరూ సమానులే, ఆ చేసేటప్పుడు మళ్ళీ ఎవడిది ఎవడు ఏ గ్రూప్ తీసుకున్నాడో దాంట్లోనే వాడు ఉద్యోగాన్ని సంపాదించగలుగుతాడు, స్కిల్లో నైపుణ్యమో దాంట్లో సాధించగలుగుతాడు. ఒక ఆరు నెలలు అది తీసుకుని ఒక ఆరు నెలలు ఇది తీసుకుని ఇలా తీసుకుంటే వాడు ఏది సాధించలేడు. అలాగే అన్నింటి యందు కూడా వేలు పెట్టకవద్దు. అన్నీ సమానము అనేది ఏంటంటే అర్హత పరమాత్మను సేవించడానికి అందరూ అర్హులే. అయితే వారు వారు నివసించే ప్రదేశాలను బట్టి, వారు వారు పరిసరాలను బట్టి, వారి వారి అలవాట్లను బట్టి ఏవేవి వారికి అలవాటు అయి ఉంటాయో ఈ బ్రతకటానికేనండి, గుర్తుంచుకోండి. అవన్నీ బ్రతకటానికే. ఈ చెప్పే కులాలు గోత్రాలు వర్ణాలు వర్గాలు మొత్తం బ్రతకటానికి మాత్రమే చేసుకునే పనులు. పరమాత్మను చేరటానికి అందరూ సమానమే. ఇదిగో ఇలా చెప్పితే అది ఆప్త తమత్వం అని తెలుసుకోండి. కేవలం ఆప్తుడే కాదు, వారిలో శ్రేష్ఠుడు. ఇప్పుడు మనకి ఆప్త తముడు చెప్పింది కావాలి. ఎప్పుడు నువ్వు ఆప్తుడు, ఆప్త తముడు కూడా చెప్పింది కావాలి. ఇప్పుడు ఈయన ఏం చెప్తూ ఉన్నారు, నమ్మాళ్ళ వారు మనకి ఆప్తులే, వారి ఎందు మనం విశ్వాసం ఉండే కదా మనం దీంట్లోకి వచ్చాం. పైగా ఇంకొకటి కూడా ఏంటంటే ఈయన ఏం మోసం చేయడు, అందరికీ కూడా అధికారం ఉన్నది అని చెప్పేటటువంటి ద్రావిడ వేదంలో ద్రావిడ భాషలో చెప్పారు, పోట్లాడుకునేటటువంటి సంస్కృత భాషలో చెప్పలేదు. అలాగే పైగా పుట్టినటువంటి కులము కూడా శూద్ర కులంలో పుట్టారు, కనుక అందరూ కూడా ఈయన చెప్పిన దానిని ఆశ్రయించటానికి అందరికీ అర్హత కల్పించటానికి అలా ఆయన కర్మానుసారంగానే ఆయన పుట్టించాడు. కర్మే మారి మారి ఫల అంటూ ఆయన చాలా జన్మలు ఎత్తాను నేను అని అంటాడు ఆయన. సరే విశ్వక్సేనుల వంశ అంటే ఎన్నోసార్లు చెప్పుకున్నాం, దానికేమి అందరూ అసలు భగవద్వంశలే. మమైవాంశో జీవభూతే జీవలోక సనాతన అని 15 అధ్యాయములు అందరూ నా అంశలే అని చెప్పాడు ఆయన. విశ్వక్సేనులు అని అంటే ఏమిటి అర్థం, అక్కడ జ్ఞానాంశ అది అన్నింటినీ శాసించేది అని అర్థం. ఏమిటి, ఆయన చెప్పినటువంటి వేదము. నమ్మాళ్ళ వారు ఏది చెప్పారో అది అన్నింటినీ శాసిస్తుంది, మిగిలిన మొత్తాన్ని కూడా. అటు సంస్కృత వేదాలని చెప్పండి, ఇటు తమిళ వేదాలని చెప్పండి, లేదు ఇంకా ఏ భాషల్లో ఉన్నా వేదాలు వేదాంతాలు మొత్తాన్ని శాసించేది ఇది. కనుకనే ఈయన విశ్వక్సేనులు అంశయ్యాడు, చెప్పిన దాన్ని బట్టి అది జ్ఞానాంశ అది గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా ఆప్త తముడు ఈయన నమ్మాళ్ళవారు. ఆయన చెబుతూ ఉన్నాడు భగవన్, భగవంతుడు చెప్పినది ఉంది కదయ్యా మనకు అసలు లోకంలో. ఇంకా ఎందుకో ఇప్పుడు ఎందరో ఎన్నో చెప్పారు కాదంటలా, ఎవరు ఇది సూపర్ బజార్ లాంటిది. పైగా వివేకానందుడు చెప్పనే చెప్పాడు, ఏంటి మన దేశంలో ఎవడైనా సరే ఇది నా మతము అని ఒక జెండా ఎగరేస్తే ఆడి కింద 10 మంది చేరతారు. అక్కడ ఎవడైనా అవుగాక. అప్పుడు ఎంతమంది లేరండి? నీళ్ళ స్వామి ఉన్నాడు, తన్నుల స్వామి ఉన్నాడు, పొగ సిగరెట్ పొగ ఊదే స్వామి ఉన్నాడు, ఇంకా చెబితే మూత్రాన్ని తీర్థంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మలమూత్రాలు, మైథున కైంకర్యాలు, ఇట్లాంటి పరమ నీచ నికృష్ట దుష్ట శఠులు ఎందరో ఉన్నారు ఈ ప్రపంచంలో. అదిగో వారందరికీ హరి శత్రువి అని, అందుకే ఈయనకి శఠారి అని పేరు. ఈ గోత్రం పెట్టుకోండి అయ్యా అని చెప్పారు అలహీయ మనవాళ్ళ పెరుమాళ్ళ నయనార్ ఆచార్య హృదయంలో. శఠారి గోత్రం పెట్టుకోండి అని. నాది శఠారి గోత్రమే, నా సహజంగా నేను మర్చిపోయా. ఆ ఏ గోత్రాలు ఉన్నాయో నాకు అసలు తెలియదు కూడా, అవన్నీ పిచ్చి గోత్రాలు. ఇప్పటికైనా ఎప్పటికైనా అదే నా గోత్రం, అదే శఠారి గోత్రం. మరి అది ఏమి విచిత్రమో, ఎందై తందై తందైకే అన్నట్టుగా ఆయన, నేను నా తండ్రి నా తాత నా ముత్తాత మీకు పరంపర కులక్రమ అనుగత దాసులమయ్యా మేము అన్నాడు ఆయన. అలాగే నేను నా తండ్రి నా తాత నా ముత్తాత కూడా అందరూ భాగవతులే, అది నాకు అదృష్టం. అలాగే ఎవరికైనా సరే ఏ విధమైనటువంటి భ్రమ ప్రమాద విప్రలంభ అశక్తతలు లేనటువంటిది ఈ తిరువాయిమలి అనేటటువంటి వేదము. అందుకే శ్రీ శఠారి వేదము అని మనవి చేశాను. నేను మరొకసారి మధ్య మధ్యలో గుర్తు చేస్తా ఏమిటనంటే, ఆ నంబిళ్ళ గారు చెబుతూ ఉంటే వస్తే మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టినట్లుగా, అంటే అంతటి గొప్పవాడిందని నేను అనట్లేదు. ఉదాహరణగా తీసుకోండి, 3 సార్లు మొదలుపెట్టాడు ఆయన, ముదలి శ్రీహపతి, ఇరండాం శ్రీహపతి, మూన్రాం శ్రీహపతి అన్నట్లుగా చెప్పినవి చెబుతూ ఉంటామనంటే వచ్చినవి వస్తూ ఉంటాయనంటే స్థూణ నిఖనన న్యాయము అంటారు దీనిని. అంటే ఒక గుంజ పాతి కూర్చి అది గట్టిగా ఉందో లేదో ఊపి చూస్తూ ఉంటారట, ఇంకా కూరుస్తూ ఉంటారు. అలాగే స్థూణ నిఖనన న్యాయముతో మనము స్థిరీకరించుకోవాలి. నమ్మాళ్ళు వారు చెప్పిన వేదాన్ని, ఆయన ఎవరిని గురించి చెప్పాడో వారిని కూడా. కనుక శ్రీ శఠారి వేదం అనుకోకుండా అలా వచ్చింది దీనికి ఆ పేరు. అప్పుడు ఒకసారి విన్నవించాను, శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీ శఠారి లక్ష్మీదేవి చెప్పిని తెలుసుకునేది, లక్ష్మీదేవి చెప్పినటువంటిది శఠులకు హరి, అంటే మాయగాళ్ళకి మోసగాళ్ళకి దొరకనిది, అలాంటివి రానియంది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఏమిటి, శ్రీ సంప్రదాయమే ఒక పేరు ఉందామె, ఆ తల్లి చెప్పిన శ్రీ సంప్రదాయం. ఇవి మనకి పద్మపురాణంలో కనిపిస్తూ ఉంటాయండి. నారాయణుడే ప్రథమాచార్యుడు అని చెప్పేది లక్ష్మీదేవికి చెబితే అది శ్రీ సంప్రదాయం అయ్యింది. అలాగే బ్రహ్మదేవుడికి చెప్పాడు ఆయన, అది చతుర్ముఖ సంప్రదాయము. అది ఎక్కడికి వచ్చింది, చతుర్ముఖుడి నుంచి వాయుదేవుడికి, వాయుదేవుడి నుంచి హనుమ భీమ మధ్వాచార్యుల వరకు వచ్చిందని పద్మపురాణం చెబుతుంది. అలాగే రుద్ర సంప్రదాయం ఉందండి ఒకటి. రుద్ర సంప్రదాయం అనగానే శైవం అనుకునేరు, శైవం సంప్రదాయం ఒకటి ఉన్నది, గొప్పదే కాదనం, దాన్ని ఆచరించేవాళ్ళు ఆచరించుకోవచ్చు, కానీ ఇక్కడున్నది వేరు. ఈ రుద్ర సంప్రదాయము మరలా అహిర్బుద్ధ్యుడు అనేటటువంటి ఒక రుద్రుడు, ఈయన రుద్రగణాల్లో ఒక ఆయన, ఈయనకు చెప్పినటువంటిది వరుసనే వచ్చింది. ఏంటంటే ఇది నృసింహ ఉపాసన. మనకి ఒక పద్మపాదాచార్యుడు ఎవరో ఉన్నారు, మనకి శంకరాచార్యులు వారి శిష్యుల్లో కూడా ఒక ఆయన నృసింహ ఉపాసకులు ఉన్నారు. అలాగే శంకరాచార్యులు కూడా లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటారు ఆయన. ఇదిగో ఈ సంప్రదాయం వీరిది, శంకరాచార్యుల వారిది ఆ లక్ష్మీ నృసింహ సంప్రదాయము, పద్మపాదులు. ఆ తర్వాత వచ్చినటువంటిది ఇంకా శ్రీధరుడు, అలాగే ఇంకా ఇంకొక ఆయన ఏదో ఉన్నాడు విష్ణు ఆ పేరుతో ఏదో వస్తుంది. వీరందరూ కూడా నిర్విశేష చిన్మాత్రం కాదండి వీళ్ళది అద్వైతం. చాలామంది తెలియక ఇలా కొట్టుకుంటారు, అలాంటిది అసలు కానే కాదు, నిర్విశేషం కాదు, ప్రకృతిని వారు తిరస్కరించారు అంతే. ఈ ప్రపంచం మారిపోతూ ఉంటుంది, అక్కడ నిర్విశేషం అంటే అర్థం ఏమిటనంటే మహదాది విశేషాంతాహ అంటూ విష్ణు పురాణంలో చెబుతుంది. ప్రకృతి తత్వములు మహత్తు మొదలుకొని విశేషము అనే వరకు వెళ్తాయట, ఆ పరిభాషది. ఆ విశేషాంతము వరకు వెళ్ళేటటువంటివి ప్రకృతి తత్వాలు. ఇప్పుడు మరి పరమాత్మ ఏమిటండి, నిర్విశేషము అన్నాడు ఆయన, నిర్విశేషము అన్నాడు ఆయన. అందుకే ఈ నిర్విశేషము అని అంటే ఇప్పటి తర్వాత వాళ్ళు తయారైపోయారు. ఏమిటనంటే చదువుకున్న వాళ్ళేమీ కాదు ఎక్కువ, అందరూ కూడా ఇంట్లో పోట్లాడినా సన్యాసమే, ఒకవేళ తిండి దొరకకపోయినా సన్యాసమే, కాషాయం కట్టే బ్రదర్ అన్నాడుగా వాడు ఎవడో పాటలో, అలాగే కాషాయం కట్టేస్తే చాలు మన వెనక 10 మంది నిందించట్లేదండి, నేను పొరపాటున అలా తిడుతున్నాను అనుకునేరు, ఉన్న విషయాలు తెలియచేస్తూ ఉన్నా, నాకేమీ అసలు నేను అందుకు కూర్చోలేదు, యథార్థ విషయాలు తెలుసుకోవాలి కనుక చెబుతూ ఉన్నాను తప్ప. ఇది ఈ సంప్రదాయము, రుద్ర సంప్రదాయము అహిర్బుధ్నీయ సంహిత కూడా ఒకటి ఉంది వీరికి. దీనిలో ఈ శ్రీ సంప్రదాయము వరుసనే ఆ ద్వయమంత్ర ప్రధానంగా విశ్వక్సేనుల నుంచి నమ్మాళ్ళ వారి నుంచి రామానుజుల వారి వరకు వచ్చి ఇది ఈ సంప్రదాయం శ్రీ సంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నది. తర్వాత ఎన్ని పేర్లు రావచ్చు అది వేరే సంగతి, అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, వైష్ణవం, భాగవతం ఎన్నైనా రావచ్చు కాక అన్ని దీంట్లో శ్రీ సంప్రదాయంలో వచ్చేవి కొన్ని, రుద్ర సంప్రదాయంలో వచ్చేవి కొన్ని, బ్రహ్మ సంప్రదాయంలో వచ్చినవి కొన్ని. కనుక శ్రీ శఠారి వేదము నేను చెప్పింది అది నమ్మాళ్ళ వారి వరకు వచ్చింది. అలాగే శ్రీష, శ్రీషుడు అని అంటే శ్రీయపతి, ఆయన చెప్పినటువంటిది, ఆయనను గూర్చి చెప్పేది అని కూడా అర్థమొస్తూ ఉన్నది. అలాగే శ్రీ గౌరవవాచకంగా శఠారి నమ్మాళ్ళ వారు పేరు చెప్పుకొని శ్రీ శఠారి వేదం అనే పేరు కూడా దీనికి తగినది అని చెప్పాను నేను అప్పుడే. దానికి తగినట్టు ఇప్పుడు ఆ గుర్తు కూడా ఏదో ఉంటుందో చూసారా, పాదుకలు అవి నమ్మాళ్ళ వారు అనుకోకుండా నాకు తెలియదు హైదరాబాద్ ఆయన పెట్టారది. ఆ కింద కూడా నమ్మాళ్ళ వారి స్వరూపం ఉంటుంది, పద్మాసనం వేసుకొని కూర్చుని ఉంటాడు ఆయన ఎప్పుడు, చింత చెట్టు త్వరలో అలాగే ఉంటుంది. అలా అది నమ్మాళ్ళ వారిది. చాలామంది అడిగారు ఏంటండి లక్ష్మీదేవి అని, కాదండి నమ్మాళ్ళ వారేనండి అన్న. ఇలా ఇది వానమామల పీఠంలో ఉన్నది అని ఆయన చెప్పాడు, నాకైతే తెలియదు. సరే ఎక్కడుంటే ఏమో ఆయన నమ్మాళ్ళ వారు, మనది శ్రీ శఠారి వేదము అంటే ఎందుకోసం ఇదేనంటే ఆప్త తమత్వము కోసము నేను చెబుతూ ఉన్నా దీనిని. అంత నమ్మి తీరాలి మొత్తం అంతా కూడా ఆయన చెప్పినటువంటి ఒక్క అక్షరము కూడా వ్యర్థమైనది కాదు. ఇలాంటి ఒక నిర్ణయం తెలుసుకోవాలి. సంస్కృత భాగవతానికి వల్లభాచార్య స్వామి 200 వ్యాఖ్యానాలు అసలు ఉన్నాయట ఈయనే కాక, అయితే దొరికినవి అచ్చు వేసినవి ఒక 11 వ్యాఖ్యానాలతో వేశారు సంస్కృత భాగవతాన్ని. ఒక 27 పైగానో ఏమో దశమస్కంధం మాత్రమే వేశారు, అంత లభ్యమైందో ఏమో. వల్లభాచార్యులు వారు దాన్ని సమాధి భాష అంటాడు. సమాధి భాష అని అంటే భూమిలో పాతి పెట్టమని కాదండి, ఇప్పుడు నిజంగా అలాగే అయిపోయిందేమో తెలియదు మరి, కానీ సమాధి నిష్ఠుల ఏకాగ్రతతో యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి చివరిలోది సమ్ ఆది అలా నిలబెట్టినటువంటి స్థితి అన్నమాట. ఏకాగ్రతతో పరమాత్మ దయచేత తెలుసుకోవలసింది, అందుకే భక్త్యా భాగవతం జ్ఞేయమన్నారు. అన్ని వ్యాఖ్యానాలు తరచి చూసి ఆ విభుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపరతు అన్నాడు పోతన గారు. అందుకే మనం అది చెప్పుకుంటున్నాం, పలికిడిది భాగవతం, భాగవతం తనంత తాను పలుకుతానన్నది, గ్రంథమే పలుకుతానన్నది. పలికించు విభుండు రామభద్రుడు, పలికించేవాడు రామభద్రుడు అని చెప్పాడు. నే పలికిన భవహర మగును అన్నాడు ఆయన. నే పలికితే ఈ సంసారము హరించుకుపోతుంది, నాకు శ్రీ కైవల్య పదం వస్తుంది అని చెప్పాడు ఆయన. ఏమండి ఆయనకైనా అంటే మనకీ చెప్పాడని చెప్పానప్పుడు, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ మొదటి పద్యం చెప్పా. ఈ మాట చూడండి అన్న, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్, నేను చింతిస్తాను అది క్రియాపదము, నేను ఆలోచిస్తా నేను చింతిస్తాను అర్థం. చింతించు యదన్, ఇది చూడండి మళ్ళీ, యదన్ అంటే మధ్యమ పురుష, చింతించు యదన్ అంటున్నాడు. యదన్ హృదయములో చింతించు తమ్ముడు పోతన, మరి అన్నగారే కదా మనకి, తెలుగు వారికి అందరికీ కూడా అన్న పోతన్న. తమ్ముడు నువ్వు కూడా చింతించు అంటున్నాడు ఆయన. నేనొక్కడనే కాదో, చింతించు అంటే ఏడవమని కాదు, ఆలోచన చేయి. చింత ఎంతే అసలు ఉన్నే ఉంది ఒక మహాతల్లి, నిరంతరము ఆమె ఆ కృష్ణుని ధ్యానమేనట. సందర్భం వస్తే చెప్పుకుందాం, ఇలా వెళ్ళిపోతే ఎక్కడికో పోతుంది ఇది, శాఖాచంక్రమణం అంటారు ఇలా దాటిపోతూ ఉంటే, కానీ అది అలా పోను నేను. కనుక ఇవి మనము చెప్పుకునేవి ఆప్త తములు తమిళ భాషలో వీరు చెప్పినవి చెప్పుకుంటున్నాం, అలాగే తెలుగు భాషలో పోతన గారు చెప్పుకుంటున్నాం, సంస్కృత భాషలో నా భగవద్గీత చెప్పుకున్నాం. ఇదివరకే 50 ఎపిసోడ్లు అయిపోయి ఉన్నాయి, చెప్పేసుకున్నాం ఇదివరకే. కనుక ఈ 3 భాషలలో 3 కూడా మనం ప్రధానంగా తీసుకున్నాం. ఆప్త తములు 3 కూడా అది చెబుతూ ఉన్నారు ఈయన. ఆప్త తమత్వాన్ని అంటే నమ్మకము, విశ్వాసము. వీరు చెప్పిన దాంట్లో భ్రమ ఉండదు, ప్రమాదం ఉండదు, విప్రలంభం ఉండదు, అశక్తత ఉండదు. సాక్షాత్తు భగవానుడు కదా, కనుక వాత్సల్యము చేత చెప్పాడట ఆయన. ఏదో బలవంతంగా పట్టి పీడించి చెప్పండి చెప్పండి చెప్పండి అని అంటో ఏదో ఒకటి చెబుతుంటారు. ఏది పీడిస్తే చెబుతారు అలా. మరి నాకు పాలు పోసేవాడు అడిగాడట ఒక గురువుగారిని, అందరికీ మంత్రోపదేశాలు చేస్తుంటే అయ్యా నాకు కూడా భగవంతుడు సాన్నిధ్యం కావాలి చెప్పండి అని అంటే, వీడి ముఖం వీడికేం తెలుసని బొల్లిగద్దనెక్కిన నల్లనయ్యా భోంచేసిపోవయ్యా అనరా వెన్న ముద్ద పెట్టి అంటే, వాడు అలాగే చేస్తే ఆయన వచ్చి భోంచేసిపోతున్నాడు. అది అలా ఆ తర్వాత మళ్ళీ ఆయన పట్టుకుని ఆయన వెళ్తాడు అనుకోండి. కనుక అలా ఏ ఈయన ఏ మాట చెప్పినా పరమాత్మ నోటి వెంట వచ్చినటువంటి ప్రతి మాట సుహృత్తు ఆయన. ఆయన చెప్పినటువంటి గీత దానిని ఇంకా తెలుసుకుందాం. ఇప్పటికి మనకు సరిపోయింది, రేపు ఇంకా తెలుసుకుందాం. జై రామానుజ, జై శ్రీ షఠారి వేదం, జై శ్రీరామ్.